పరమాణువుల గురించి ఎలా తెలుసుకున్నాం? పుస్తకం 6వ భాగం. లావోయిజర్ కనుగొన్న విషయం పరమాణు భావానికి మద్దతునిస్తోంది. డెమోక్రటస్ చెప్పిందే నిజం అయితే పరమాణువులను తయారు చేయటం కానీ లేదా నాశనం చేయటం కానీ చేయలేం. అంతేకాక పరమాణువుల అమరికను మాత్రమే మార్చగలం. చెక్కలోనూ గాలిలోనూ పరమాణువులు ఒక రకంగా అమరి ఉంటాయి. చెక్కను మండించిన తరువాత బూడిద మరియు పొగలను ఏర్పరచడానికి వాటి పరమాణువుల అమరిక మారిందన్నమాట. ఇప్పటికీ అన్ని పరమాణువులు ఉన్నాయి కాబట్టి వాటి మొత్తం బరువు మాత్రం మారదు. ఈ విషయం నిజమైతే పదార్థాన్ని ఇంకా పరీక్షించవచ్చు. మొత్తం బరువుని ఉపయోగించడానికి బదులు ప్రతి ఒక్క మూలకం బరువుని కొలిచి పరమాణువుల అమరిక మారినప్పుడు ఏమవుతుందో చూద్దాం. జోసెఫ్ ప్రోస్ట్ అనే ఫ్రెంచ్ రసాయనిక శాస్త్రవేత్త దీనిని ప్రయత్నించాడు. ఇతడు స్పెయిన్లో ప్రయోగాలు చేశాడు. ఎందుకంటే 1789లో ఫ్రాన్స్లో దారుణమైన విప్లవం మొదలైంది. అందుకే ఫ్రాన్స్ను వదిలి వెళ్ళిపోవటమే మంచిదని అనుకున్నాడు. లావోయిజర్ మాత్రం వదిలి వెళ్ళలేదు. అందుకే 1794లో ఇతని తల నరికి చంపేశారు. కాపర్, కార్బన్ మరియు ఆక్సిజన్ అనే మూడు మూలకాలను కలిపి కాపర్ కార్బొనేట్ అనే సంయోగ పదార్థాన్ని ఏర్పరచవచ్చునని ప్రోస్ట్ కనుగొన్నాడు. సంయోగం అనేది రకరకాల మూలకాల కలయికతో ఏర్పడిన పదార్థం. కాపర్ కార్బొనేట్ను చేయటానికి ప్రోస్ట్ 5 గ్రాముల కాపర్ని, 4 గ్రాముల ఆక్సిజన్ని మరియు 1 గ్రాము కార్బన్ని తీసుకున్నాడు. చివరికి 10 గ్రాముల కాపర్ కార్బొనేట్ వచ్చింది. అంటే మొత్తం బరువు మారలేదన్నమాట. ప్రోస్ట్ ఈ మూలకాలను కలపడానికి ఏ పద్ధతిని ఉపయోగించాడు అన్న విషయాన్ని పక్కన పెడితే అతడు ఎప్పుడూ ఒకే నిష్పత్తులను ఉపయోగించాడు. ఆ నిష్పత్తి 5:4:1 అంటే కాపర్ ఈస్ట్ ఆక్సిజన్ ఈస్ట్ కార్బన్. ఇలా కాకుండా వేరే నిష్పత్తిలో కలపడానికి ప్రయత్నిస్తే కొన్ని మూలకాలు కలవకుండా మిగిలిపోయాయి. అవైతే ఇతర కాంపౌండ్స్లో కూడా ఇలాగే జరుగుతుందని నిరూపించడానికి ప్రోస్ట్ ప్రయత్నించాడు. కాంపౌండ్స్ ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన నిష్పత్తిలో కలిపిన మూలకాల వల్లనే ఏర్పడతాయే తప్ప ఆ నిష్పత్తి తప్ప వేరేది ఏదైనా సంయోగం జరగదు. 1799 వచ్చేసరికి అన్ని కాంపౌండ్స్లోనూ ఇది నిజం అని ప్రోస్ట్ నిరూపించాడు. ప్రోస్ట్ కనుగొన్న ఈ విషయాన్ని మనం ది లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ అని అంటాము. అంటే నిర్దిష్ట నిష్పత్తుల నియమం అన్నమాట. ప్రోస్ట్ తనంతట తాను పరమాణువుల గురించి ఏ ప్రయోగాలు చేయలేదు. కానీ ఆ విషయాలు ఇక్కడ ఎలా ఇమిడాయి అన్న విషయాన్ని మనం పరిశీలించవచ్చు. అన్ని మూలకాలు పరమాణువులతోనే ఏర్పడతాయని మరియు పరమాణువులను ఇంకా చిన్న ముక్కలు చేయలేమని అనుకుందాం. ఏదైనా కాంపౌండ్ని ఏర్పరచడానికి కొన్ని మూలకాలను కలిపితే ఒక మూలకం యొక్క పరమాణువులు మరో మూలకం యొక్క పరమాణువులతో కలుస్తాయి. లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్కి పరమాణువులకి మధ్య ఉన్న సంబంధం జాన్ డాల్టన్ అనే ఇంగ్లీషు రసాయనిక శాస్త్రవేత్తకు తెలిసింది. డాల్టన్కి వాయువులతో ప్రయోగాలు చేయటం అంటే చాలా ఇష్టం. అంతేకాక బోయిల్ ప్రయోగాలను ఇతడు చాలా బాగా అర్థం చేసుకున్నాడు. గాలి మరియు ఇతర వాయువులు పరమాణువుతో ఏర్పడితే అవి ఎలా ప్రవర్తిస్తాయి అన్న దానిని బాగా వివరించాడు. అన్ని మూలకాలు పరమాణువులతో ఏర్పడితే లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ అనేది అర్థవంతంగా కనిపిస్తుంది.